పాలు పొదుగు నుంచి ప్యాకెట్ వరకు పుస్తకం రెండవ భాగం. రైతు దగ్గర చాలా పశువులు ఉంటే పాలు తీసే యంత్రాలను ఉపయోగిస్తాడు. ఈ యంత్రానికి 4 గొట్టాలు ఉంటాయి. వీటిని ఆవు చన్నులకు పెడతారు. తరువాత ప్లాస్టిక్ గొట్టాల నుంచి పాలు మూత ఉన్న పాత్రలోకి వెళతాయి. ఇలా పాలు తీయటం వలన పశువుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజానికి పాలు తీసిన తరువాత పశువుకి కొంచెం విశ్రాంతిగా ఉంటుంది. తాజా ఆవు పాలను చల్లగా ఉండే ట్యాంకులో భద్రపరుస్తారు. ప్రతిరోజు ఈ పాలను శీతల ట్యాంకు ఉన్న లారీలో నింపి పాల కేంద్రానికి చేరుస్తారు. పాల కేంద్రంలో పాలను కొన్ని ప్రక్రియల ద్వారా శుద్ధి చేస్తారు. తాజా పాలు నిల్వ చేయడానికి పెద్ద పెద్ద స్టీల్ ట్యాంకులు ఉంటాయి. ఇక్కడ పైపుల ద్వారా పాలను సరఫరా చేస్తారు. యంత్రాలతో పాలల్లో సూక్ష్మజీవులు లేకుండా వెన్న వంటి అంశాలలో పాలన్నీ ఒక రకంగా ఉండేలా చేస్తారు. ఈ ప్రక్రియలనే పాశ్చరైజేషన్ మరియు హోమోజనైజేషన్ అంటారు. ఆ తరువాత పాలను సీసాలలో లేదా ప్యాకెట్లలో నిల్వ చేస్తారు. పాల కేంద్రం చాలా శుభ్రంగా ఎటువంటి క్రిములు లేకుండా ఉంటుంది. అక్కడి గచ్చు గోడలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ప్రతిరోజు పైపులు ట్యాంకులు వంటి వాటిని లోపల బయట ఎంతో శుభ్రం చేస్తారు. పాల కేంద్రంలో ఎటువంటి చెడు వాసన ఉండదు. పాల కేంద్రానికి పాలు వచ్చినప్పుడు ముందు అందులోంచి ఒక నమూనా తీస్తారు. దానిని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపిస్తారు. అవి తాజా పాలో కాదో ఇక్కడ తెలుస్తుంది. పాలల్లో వెన్న శాతం కూడా తెలుస్తుంది. పాలలో వెన్న శాతం ఎంత ఎక్కువగా ఉంటే రైతుకి అంత ఎక్కువ ధర లభిస్తుంది. తాజా పాలను పరీక్షించిన తరువాత వాటి ప్రాసెసింగ్ మొదలవుతుంది. పాలల్లోని వెన్నని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు. ఒక యంత్రం సహాయంతో పాలల్లో ఒక వెన్న శాతం ఉండేలా చేస్తారు. దీనినే హోమోజనైజేషన్ అంటారు. కొంతమంది పాలల్లో ఎక్కువ వెన్న కావాలనుకుంటే కొంతమంది తక్కువ కావాలనుకుంటారు. పూర్తిగా వెన్నలేని పాలను స్కిమ్డ్ మిల్క్ అంటారు. పాల నుంచి తీసిన వెన్నని విడిగా అమ్ముతారు. హోమోజనైజేషన్ తర్వాత పాలలోని హానికారక సూక్ష్మజీవులను చంపడానికి వాటిని పాశ్చరైజేషన్ చేస్తారు. దానికోసం పాలను మరిగేలా కాస్తారు. తరువాత చాలా త్వరగా చల్లబడేలా చేస్తారు. ఈ ప్రక్రియను లూయీ పాశ్చర్ కనుగొన్నారు. పాలను తాగటానికి అనువుగా చేసిన తరువాత వాటిని టెట్రాప్యాక్లలో సీసాలలో నింపుతారు. లోపల ఉన్న పాల వివరాలు డబ్బా లేదా సీసా పైన ఉన్న పట్టీలో ఉంటాయి. పాల కేంద్రంలో పాలతో ఎన్నో పదార్థాలు చేస్తారు. ఉదాహరణకి మజ్జిగ, వెన్న, కాటేజ్ చీజ్, క్రీమ్ చీజ్, పెరుగు, చాక్లెట్ పాలు, ఐస్ క్రీమ్ వంటివి. పాలు పాల పదార్థాలలో మాంసకృత్తులు, విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. వాటి నుంచి మనకు శక్తి బలం అందుతాయి. మనం తాగే పాలు ఎక్కువగా ఆవుల నుంచి వస్తాయి. అయితే స్తన్యజీవులన్నీ పాలిస్తాయి. కొన్ని దేశాలలో ఆవులు ఎక్కువ ఉండవు. అక్కడ వాళ్ళు గేదె, మేక పాలు వంటివి తాగుతారు. పాలతో రైతులు పన్నీర్ కూడా చేస్తారు. మీ ఇంట్లో కూడా వెన్న తయారు చేయవచ్చు. దీనిని చేతితో లేదా ఎలక్ట్రిక్ మిక్సర్తో చేయవచ్చు. కొంచెం మేగడని ఒక పాత్రలోకి తీసుకోండి. దానిని వేగంగా గిలక్కొట్టండి. ముందు మేగడ చిక్కబడుతుంది. అలాగే చిలుకుతుంటే ఆ చిక్కని మేగడ నుంచి వెన్న, దానితో పాటు నీళ్ళ లాంటి పదార్థం వస్తాయి. నీళ్లను తీసివేస్తే వెన్న మిగులుతుంది. ఆవుల నుంచి, గడ్డి తినే ఇతర పశువుల నుంచి పాలు వస్తాయని మనకు తెలుసు. కానీ గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది, పాలు తెల్లగా ఉంటాయి. ఆ రంగు ఎలా మారిందో ఎప్పటికీ ఆశ్చర్యమే. ఈ పుస్తకం ఇంతటితో సమాప్తం.